సకలాత్మానం భాస్వంతం వేద విగ్రహం రాజ్యవల్క్యం నిశ్రేష్టం జిష్ణం హరిహర ప్రభం జితేంద్రియం జితక్రోధం సదా ధ్యానపరాయణం ఆనందనిలయం వందే యోగానందమునీశ్వరం ప్రణమ్యాద్యంతి నమణిం యోగీశ్వర శిరోమణిం సర్వజ్ఞయాజ్ఞవల్కం తచ్చిష్యం కాత్యాయనం మునిం ఓం శ్రీయాజ్ఞవల్క్య గురుభ్యో నమః కన్వకాత్యాయనాది మహర్షిభ్యో నమః వాగీతాధ్యాస్సు మనసః సర్వార్థానాముపక్రమే ఎన్నత్వాకృతకృత్యాస్తన్నమామి గజాననం నమస్తే శారదే దేవి కాశ్మీరపురవాసిని వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం తు దేహి మే గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః గురవే సర్వలోకానాం విషదే భవలోకినాం నిధయే సర్వమిద్యానాం దక్షిణామూర్తయే నమః అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురుణ్మీకం యేన తస్మై శ్రీగురవే నమః గురుచరణారవిందాభ్యాం నమః అస్మద్గురుపరంపరాభ్యో నమః భానుగుప్తాయ దయామం వేదమానీయయో భువి అధ్యాపయత్కన్వముఖ్యాం తస్మై వేదాత్మనే నమః అభివాద్య గురోన్ సర్వాన్ ఆదిత్యాదాజితం వరం కాన్వసాఖా ప్రవక్ష్యామః పరాసత్యం వికాలయే గణానాం త్వా గణపతిజ్ఞహవామహే ప్రియాణాం త్వా ప్రియపతిజ్ఞహవామహే నిధీనాం త్వా నిధిపతిజ్ఞహవామహే వసో మమ యచ్చత్వర్యమా ప్రభూషా ప్రసరస్వతీ ీ దాతున అర్యమనం బృహస్పతిమింద్రం దానామాయోదయా వాచం విష్ణుగ్ సరస్వతీగ్ సవితారం చ వాజినం భూద్భువస్వాహ సత్సవితుర్వరేణ్యం వద్వో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. పాజసనేయ శుక్లయజుర్వేద కాండసంహితాయాం ప్రథమోధ్యాయ ప్రారభ్యతే. ేష్టాయ కర్మాణి హాప్యాయ్యా ఇంద్రాయ భాగం ప్రజాభాతీరణీవాలక్ష్మాస్తమాఘసజ్ఞా ధ్రువా అస్మిన్ గోపాతౌ స్యాత భక్తీ మానస్య వసూన్ పాహి వసో పవిత్రమసి యోరాసి పృథివ్యాసి మాతరి స్వానో బ్రహ్మోసి విశ్వధాః పరమేణ ధామ్నా జగ్నహస్వమాహ్వాన్మాదే యజ్ఞపాతిహ్వార్షీత్ పవిత్రమసి శతధారం వసః పవిత్రమసి సహస్రధారం దేవస్వా సవితా పూనాతు వసః పవిత్రేణ శతధారేణ ధృక్వా కామధుక్షః సా విశ్వాయః విశ్వధాయాః ఇంద్రస్య భాగగ్రో మే నాతనగ్ని విష్ణోవ్యగ్రక్షస్వ అగ్నే అవ్రతపదే వ్రతం చరిష్యామి తచ్చకేయం తన్మే రాధ్యతాం ఇదమహమగ్రేతాం సత్యముపైమి కస్వాయునక్తి సత్వాయునక్తి కస్మై యత్వాయునక్తి తస్మై యత్వాయునక్తి కర్మాణే వాం వేషాయ వాం ప్రత్యుష్టగ్రక్ష ప్రత్యుష్టాలాతయో నిష్టప్తగ్రక్షో నిష్టప్తాలాతయః ఉర్వంతరిక్షమన్వేమి ధూరాతిధూర్వధూర్వంతం ధూర్వతయోస్మాన్ ధూర్వతి ధూర్వతయం వయం ధూర్వామః దేవానామసి తస్నీతమం వన్నీతమం పప్రీతమంజుష్టతమం వే బహూతామం అక్రోతమధిహ విర్ధానం దృగ్నహస్తమాహ్వాన్మాదే యజ్ఞపాతిహ్వాషీత్ విష్ణుస్వాక్రమతా మురువాతాయా భారతగ్నరక్షో యచ్ఛం తాం పంచ దేవస్య ప్రసవితుప్రసవేష్మినాద్బాహుభ్యాం పూష్ణాహస్తాహభ్యాం అగ్నయేజుష్టం గృహ్ణాం యజ్ఞేషో వాభ్యాం జుష్టం గృహ్ణామి భూతాయ స్వానారాతయే స్వరభివిక్షేషం జగ్గహంతాంధుర్యాః పృథివ్యాముద్వంతరిక్షమన్వేమి పృథివ్యాస్వానాభూసాదయాం యదిత్యాముపస్థే అగ్నే హవ్యగ్రక్షస్వా పవిత్రేహస్థో వేష్మం యో సవితుర్వః ప్రసవవస్తూనామి అచ్ఛిద్రేణ పవిత్రేణ సూర్యస్య రశ్మిభిః దేవీ నాకో అగ్రే భువో అగ్రే భువః అగ్ర ఇమమద్యయజ్ఞం నాయత సుధాకీ యజ్ఞపాతిం దేవాయువం యుష్మాయింద్రో వృణీతవృత్రతోర్యే యూయమింద్రమవృణేధ్వం వృత్రతోర్యే ప్రోక్షీతాస్తా అగ్నయే అస్వాజుష్టం ప్రోక్షాం యజ్ఞేషో మాభ్యాం స్వాజుష్టం ప్రోక్షామి ణే సుంభద్వందేవ్యాయీ యద్వశుద్ధ పరాజకామేతద్వస్తుంభామి సర్మాస్య వాధూతగ్నరక్షో వాధూతారాతయ అదిత్యాస్వగాదిప్రదిత్వాదీకర్వేత్సు అభ్రీరశివాన ప్రత్యోగ్రావాదిపృథుబుద్ధ ప్రతిత్వాదిత్యాస్తగ్వేస్తు అగ్నేస్తనోరాశివాతో విసర్జనం దేవవీతయే త్వా గృహామి బృహన్ గ్రావాదివాన ప్రత్యస్త ఇదం దేవేభ్యః హవ్యగ్న సమీష్మీ సమీష్హవిష్ృదేహి కుక్కుటోసి మధుజిష్మయిషమోర్ధ్యమావాదా వయగ్నసంఘాతే సంఘాతే జేష్మా వర్షవృద్ధమసి ప్రతిత్వా వర్షవృద్ధం వేత్తు పరాపూతం రక్ష ప్రతిభూత అరాతయ అపారత రక్షో వాయుర్వో వివీనక్తు దేవో వస్తవిత ప్రతిగృహాతు హిరణ్యపాణిరచ్ఛిద్రేణ పాణినా దృష్టిరస్య పాగ్నే అగ్నిమామాదంజహి నిష్క్రవ్యాదగ్నేదాదే భయజం వహ ధ్రువమాసి పృథివీం వృగ్నః బ్రహ్మవణి క్షత్రవణీ సజాతవన్యుపాదధామిద్విషతో వధాయ అగ్నేర్బ్రహ్మా గృహ్ణేష్వరుణామస్యంతరిక్షం ఋగ్గ్రహ బ్రహ్మవణి క్షత్రవణీ సజాతవన్యుపాదధామిద్విషతో వధాయ భద్రవాసి దివం ఋగ్గ్రహ బ్రహ్మవణిక్షత్రవణీ సజాతవన్యుపాదధామిద్విషతో వధాయ విశ్వాహ్యర్వాసాహ్య ఉపాదధామిద్విషతో వధాయ చితస్థోధ్వజితో భృగో నామంగీరసాం పవాసాతప్యధ్వం రక్షో వాధూతాహరాతయ అదిత్యాస్తగాసి ప్రదిత్వాదిగర్వేస్తు ధిషణాసి పర్వతే ప్రదిత్వాదిత్యాస్త్వగ్వేస్తు దివస్కం వన్యాసి ధిషణాసి పార్వతే ప్రతిత్వా పర్వతీ వేరస్తు ధాన్యమసి ధీనుహి దేవాన్ ధీనుహి యజ్ఞం ధీనుహి యజ్ఞపాతిం ధీనుహి వాయ్యజ్ఞన్యం ప్రాణాయ స్వదానాయ స్వాజ్ఞానాయ స్వా దీర్ఘామను ప్రసీదిమాయోధేధాన్ దేవో వస్సవిత ప్రతిగృహ్ణాతు హిరణ్యపాణిరచ్ఛిద్రేణ పాణినా చక్షుషే త్వామహీనాం పయోసి వేదోసి వేదయేన త్వం దేవ వేద దేవేభ్యో వేదో భవః మహ్యం వేదో భావా దేవస్య త్వాపవితుస్త్వాహుభ్యాం గోష్ణోహస్తాభ్యాం సంవాపామి సమాభవోషధీభిః సమోషాధయోరసేన సర్గరేవతీర్జీభిః సం మధుమతీర్మధుమతీభిప్రిత్యంతాం జనాయత్తే త్వా సంయోమి ఇదమగ్నేరిదమగ్నేశోమాయోదృషేత్వా ఘన్మోసి విశ్వాయోరుప్రాథా ఉరుప్రాథస్వరుతే యజ్ఞపాతి ప్రథతాం అగ్నిష్టేత్వచం మాహిగ్నసీదంతరీతగ్నరక్షోంతరీకాపలాతయః దేవత్వా సవితా శ్రావయతు వర్షిష్టేధినాకే మా భేర్మాసం విక్షాతమేరుర్యజ్ఞోత మేరుర్యజమానస్య ప్రజాభూయాత్ ృతాయ్వాభ్యుతాయత్వైకతాయ దేవస్య త్వా సవితుస్ప్రాసర్వేష్మినాద్బాహుభ్యాం పూష్ణోహస్తాభ్యాం ఆదాదేధ్వరకృతం దేవేభ్యః ఇంద్రస్య బాహురాసి దక్షిణ సహస్రాభృష్టిః శతతేజాః వాయురాసి దిక్మతేజాద్విషతో వధః పృథివ్యైవన్మాసి పృథివిదేవయజని ఓషధ్యాస్తే మూలం మాహిగ్రసిషం వ్రజం గచ్చ గోష్ఠానం వర్షాసు తేజోద్వధానదే సవితః పరమస్యాం పృథివ్యాగ్నేశతేన పాశైః యోస్మాన్ వేష్టియం చ భయం ద్విష్మస్తమతో మామూక్ అపారం మధ్యాసం పృథివ్యైరే వయజానాత్ వ్రజం గచ్చ గోష్ఠానం వర్షాసు తేజోద్వధానదే సవితః పరమస్యాం పృథివ్యాగ్నేశతేన పాశైః యోస్మాన్ వేష్టియం చ భయం ద్యుష్మస్తమతో మామూక్ అరదో దివం మా వక్తోద్రక్తస్తేద్యాం మాస్కం వ్రజం గచ్చ గోష్ఠానం వర్షాసు తేజ్యోద్వధానదే సవితః పరమస్యాం పృథివ్యాగ్నేశతేన పాశైః యోస్మాన్ వేష్టియం చ వయం ద్యుష్మస్తమతో మామూక్ గాయత్రేణ ఛందసా పరిగృహామిత్రేష్టోభేన ఛందసా పరిగృహామి జాగదేన ఛందసా పరిగృహామి సూక్ష్మాచాసి శివాచాసిస్యోనాచాసి సుషదాచాసి ఊర్జస్వతీ చాసి పయస్వతీ చ పురాక్రూరస్య విషుభో విరక్తిం నుదాయ పృథివీం జీవదాను యామైరాయగ్రశ్చంద్రమాసి స్వధాభిస్తాం ధీరాసో అనుదిశ్య యజంతే ద్విషతో వధోసి ప్రత్యుష్టగ్నరక్ష ప్రత్యుష్టారాతయోనిష్టగ్నరక్షోనిష్టారాతయ అనీతితోసిపత్నక్షిద్వాజిన వాజేభ్యాజీసం మా అజ్మి ప్రత్యుష్టగ్నరక్ష ప్రత్యుష్టారాతయోనిష్టగ్నరక్షోనిష్టారాతయ అనీతితాసిపత్నక్షిద్వాజినీ వాజేభ్యాజీసం మా అజ్మి అదిత్యేరాస్నాదీంద్రాణీ సన్నహనం విష్ణోర్వేష్పోద్యేత్వాలబ్ధేన త్వాచక్షుషావపశ్యామి అగ్నేర్జిహ్వాసీ సుభోద్దేవేభ్యః ధామ్నే ధామ్నే భవయజుషే యజుషే సవితుస్మాప్రసవముత్పూనాం పవిత్రేణ సూర్యస్య రశ్మిభిః సవితుర్వః ప్రసవముత్పూనాం పవిత్రేణ సూర్యస్య రశ్మిభిః తేజోసి శుక్రమస్య మృతమసి భ్రామనామాసి ప్రియం దేవానామనా దృష్టం దేవయజానం యస్తేహ ప్రాణ పశుశుప్రవిష్టో దేవానాం విష్ఠామనుయోవీతస్థే ఆత్మన్వాన్ సోమభృతవాన్ విభూత్వాగ్నిం గచ్ఛస్పర్యజమానాయ విందా ప్రథమోధ్యాయ ద్వితీయోధ్యాయ ఓం కృష్ణ నోస్యాథరే ప్రోగ్నయేష్ ప్రోక్ష్యామి వేదీరసి బర్హిషే స్వాదృష్టాం ప్రోక్ష్యామి బర్హిరాజిశ్రుభ్యస్వాదృష్టం ప్రోక్ష్యామి అదిత్యైవ్యం వా నమసి విష్ణోస్తు వోసి భూవర్ణం మృదసం పాస్తృణా విశ్వాసస్థాం దేవేభ్యః భూపాతయే స్వాహా భువనపతయే స్వాహా భూతానాం పతయే స్వాహా గంధర్వస్వా విశ్వాసపరిదధాతు విశ్వస్యారిక్యై విజయమానస్య పరిధిరస్యగ్నిరిలయీరిదః ఇంద్రస్య బాహురాశి దక్షిణో విశ్వస్యారిష్ట్యై విజయమానస్య పరిధిరస్యగ్నిరిలయీరిదః నిద్రావరుణోత్తోత్తరతః పరిధత్తాం ధృవేణ ధర్మణా విశ్వస్యారిష్ట్యై యజమానస్య పరిధిరస్యగ్నిర్లయీరిదః వీతిహోత్రం పాకవేద్యుమంతగ్ని సమీభీమహి అగ్నే బృహంత మధ్వరే సమిదాసి సూర్యస్వాదురస్వాదుకస్యాస్తి దభితస్యై అభితబ్బాహోస్థాః ృదసం పాస్థం దేభ్యా ఆత్వసవో రుద్రాదిత్యాసంతు ఘృతాచ్యసి ధ్రువన్నామసేదం ప్రియేణ ధామ్నా ప్రియే సదాసి సీత ఘృతాచ్యుతభిన్నామసేదం ప్రియే రధామ్నా ప్రియే సదాసి సీతా ఘృతాచ్యసి ధ్రువానామసేదం ప్రియే రధామ్నా ప్రియే సదాసి సీత ప్రియే రధామ్నా ప్రియే సదాసి సీతా ధ్రువాసదృతస్య యోనౌత విష్ణో పాయ్యం పాహి యజ్ఞపాతి పాహి మాయ్యజ్ఞం అగ్నే వాజజిద్వాజం పాదరిష్యంతం వాజజిత్ఞే సమ్మా అగ్ని నమో దేవేభ్యస్తాభ్యస్యే మే భూయాస్తం హస్తమ్యాజ్యం దేవేభ్యస్తంభ్రీయాసం అంఘ్రీణా విష్ణో మాత్వక్రమిషం వసుమతీవ్లేముపస్థేషం విష్ణోస్తామసి ఇంద్రో వీర్యామకృణోర్ధ్వర ఆస్థాత్ అగ్నేర్భోత్రం వేర్దూత్యం అవతాం పృథివీ అవత్తం ద్యావా పృథివీ ఇష్టకృద్దేవేభ్యయింద్రాజ్యేన హమిషా భూత్ స్వాహ్యోతిరాజ్యోతి అత్రాపితరో మాగయధ్వై యథా భాగమావేషాయధ్వం అన్వీ మదంత పితరో యథా భాగమావేషాయిషత ఉపాహూతా పృథివీ మాతోపమాం పృథివీ మాతా ప్రాయతాం అగ్నిరాగ్నే ధాత్వా ోష్మితోపమాోష్మితాయతాం అగ్నిరాజ్ఞే ధా స్వాహా ీదమింద్రాయింద్రియందాయో భగవానశ్వచంతస్మాకగ్నేసం పాశిష సత్యానస్సం పాశిషా అగ్నే వాజజిద్వాజం పాశశ్రివాగ్నేసం వాజజిదగ్నేసం వాజ్మి దేవాసమితరేతం పావృణతే బృహస్పతిం బ్రహ్మాణం తదహం మనసే ప్రబ్రవీమి మనో గాయత్రీ గాయత్రీ తృష్టుభే తృష్టుజగత్యై జగత్యనుష్టుభే అనుష్ట ప్రజాపాతయే ప్రజాపాతిర్విశ్వేభ్యో దేవేభ్యః బృహస్పతిర్దేవానాం బ్రహ్మాహం మానుష్యానాం భూద్భువస్వర్నిరస్త పాప్మేదమహం బృహస్పతే సదాసి సీదామి మిత్రస్య త్వాచక్షుషా ప్రతీక్షే దేవస్య త్వా సవితుః ప్రసవేష్నో బాహుభ్యాం తూష్ణోహస్తాభ్యాం ప్రతిగృహ్ణామి పృథివ్యాస్వానాభూషాదయాంపస్థే సవితుర్వేష్ణాద్వారుభ్యాం పూష్ణాహస్తాభ్యాం ఆదేష్ ప్రాశ్నామి బృహస్పతే అప్సంతర్దేవతాస్తాగ్నే సామయంతు జఠరమింద్రస్య గచ్ఛ ఘసినా మే మాసం పృథ్వా ఊర్ధ్వం మే ఆసీదా ఇంద్రస్య త్వా జఠరే సాధయామి ప్రజాపాదే వాజస్వాన్ ప్రయస్వాన్ ప్రాణపానౌ మే పాహి సమానౌ యానౌ మే పాహ్యుదానౌ యానౌ మే పాహి ఓర్ధస్యోర్ధ్వం మయీధ్యేక్ష్యక్షేతిరసి మామే క్షేష్ఠా అముత్రాముష్మిన్ లోక ఇహ చ ఏషా దే అగ్నే సమిత్తయా వద్ధస్వచాజప్యాయస్వా వద్ధి శీమహీ చ వయమాచప్యాసి శీమహీ ఏతత్తే దేవ సవితర్యజ్ఞం ప్రాహద్బృహస్పతాయే బ్రహ్మణే తేన యజ్ఞమావతేన యజ్ఞపాచింతేన వామావా మనోద్యోతిర్జుషామాజ్య బృహస్పతిర్యజ్ఞమిమం ప్రాణోతు అరిష్టైయజ్ఞసమిమం దాధాతు విశ్వే దేవాస ఇగమాదయం కామో ప్రతిష్టా అగ్నిశోమయోరుజ్జేతి మనోజ్జేషం వాజస్య మా ప్రసవేన ప్రోహామి అగ్నిశోమౌతమపానుదతాయోస్మాంద్రేష్టియం చ వయం ధిష్మో వాజస్యైనం ప్రసవేనాపోహామి ఇంద్రాజ్ఞోరుజ్జేతి మనోజ్జేషం వాజస్య మా ప్రసవేన ప్రోహామి ఇంద్రాగ్నీతమపారుదతాయోస్మాన్వేష్ట్రియం చ వయం ధిష్మో వాజస్యైనం ప్రసవేనాపోహామి వసుభ్యస్త్వా రుద్రేభ్యస్త్వాదిత్యేభ్యస్త్వా సంజానాథాన్యా వా పృథివీ మిత్రావరుణో వా వృష్ట్యావతాం యంతు వయో రిప్తోరిహాణామరుతాం కృషాదీం గచ్చ వసాభిస్న్యద్భూత్వానివం గచ్చతతో నో వృష్టిమావాహ చక్షుష్పాసి చక్షున్మే పాహి యం పాదిధిం పర్యధత్తా అగ్నే దేవ పణిభిర్గుహ్యమానః తంతయేతమనుజోషం భరాం యేషనే త్వదాపచేతయా తై అగ్నే ప్రియం పాథోపీతం సర్గస్రవభాగాస్థేషా బృహంత ప్రస్తరేష్టా పారిధయశ్చ దేవాః ఇమాం వాచమభివిశ్వే గృణంత ఆసద్యాస్మిన్ బర్హిషీమాదయద్భగ్గస్వాహావాటి ఘృతాచేరస్తో దుర్యోపాతజ్ఞశున్నేస్థ శున్నే మాధత్తం అగ్నే దగ్ధాయోసీతమ పాహి మా విద్యో పాహి ప్రసిద్ధ్యై పాహి దురిష్ట్యై పాహి దూరధ్వన్యై అవిషన్న పితుం క్రేణు సుషదాయో నవ స్వాహావాట్ అగ్నయే సందేశపాతయే స్వాహ సరస్వత్యై యశో భగిన్యై స్వాహ ఉలోఖాలే ముషాలే యచ్చ సూర్పా ఆశిష్ణేష ధృషతి యత్ కపాలే ఉత్పృషో విపృష సంజోహోమి సత్యాస్సం యజమానస్య కామాస్వాహ ఆప్యాయతాం ధృవా హవిషా ఘృతేన యజ్ఞై యజ్ఞం ప్రతి దేవయభ్యాః సూర్యాయావూధో ఆదిత్యముపస్థ గురుధారా పృథివీ యజ్ఞే అస్మిన్ దేవా గాతుమిదో గాతుమిత్వా గాతుమీరా మనసస్పత ఇమం దేవ యజ్ఞగ్రస్వాహా వాతే ధాః హవిషాఘృతేన సమాదిత్యైర్వసోభిః సంవరుద్భిః సమింద్రో విశ్వదేవేభిరంతాం దివ్యం నభో గచ్ఛతు యత్స్వాహా కస్వామిముంచతి సత్వామిముంచతి కస్మై యత్వామిముంచతి తస్మై యత్వామిముంచతి ఓషాయ రక్షసాం భాగోసి వేషోస్త్యుపవేషోద్వేషతో గ్రీవా ఉపవేమిద్ధి వేషాం అగ్నేషు భగదారజేహా ఋద్ధాకర్మణ్యా అనాపాయినో యథా సన్ జుహోమిత్వా సుభగతో భాగాయ పురూతం పురుహూత శ్రవస్యన్ సంవత్స సాపయ సాసంతనోభిరగన్ మహిమన సాసగ్ శివేన త్వష్టా సుధత్రో విదధాతురాయో మాస్తు తన్వో యద్విదిష్టం యజ్ఞసంచత ఉపచా శివే మే సంతిష్ట స్వారిష్టే మే సంతిష్ట స్వస్విష్టే మే సంతిష్ట స్వా దివి విష్ణుర్వ్యక్రగ్రస్త జాగాదే నచ్చంద సాతతో నిర్భక్తః యోస్మాన్ వేష్టియం చ భయం ధిష్మః అంతరిక్షే విష్ణుర్వ్యక్రగ్రస్తత్రేష్టోభే నచ్చంద సాతతో నిర్భక్తః యోస్మాం వేష్టియం చ వయం దుష్మః పృథివ్యాం విష్ణుర్వ్యగ్రగస్తగాయత్రేణ ఛందసారథోర్భక్త యోస్మాన్వేష్టియం చ వయం ద్విష్మః అస్మాదన్నాదస్తే ప్రతిష్టాయా అగమ్ స్వాహ సంజ్యోతిషా భూమా స్వయం హోరాజిశ్రేష్ఠో రస్మిర్వచ్చోదాశివచ్చో మే దేహి సూర్యస్యామృతమన్వావత్తే అగ్నే గృహపతే సుగృహపతిరహం త్వయా గృహపత్యా భూయాసం సుగృహపతిస్త్వం మయా గృహపత్యా భూయాః అస్థూరిణో గార్హపత్యాని సంతు సతగ్గహిమాః సాసగ్గసీ సాధిసూర్యస్యామృతమన్వావత్తే ఉరువిష్ణో విక్రామస్వో రుక్షయాయనస్కృతి ఘృతం ఘృతయో మే పిపప్రప్రాయజ్ఞపాదింతిరా తతోసి తంతోరస్య నో మాతను హి అస్మిన్ యజ్ఞే స్యాగ్సాధువృత్యాయామస్మిన్నన్నేస్మిల్లోకే ఇదం మే కర్మేదం వీర్యం పుత్రో నుసంతానోతు అగ్నే ఔరతపతే వ్రతమాచారిషంతదశకంతం మే రాధీ ఇదమహయ్యదేవాస్మి సహేవాస్మి అగ్నయే కౌజవాహనాయ స్వాహ సోమాయ పితృమతే స్వాహ అపాహత అసూరా రక్షా అగ్నిశివేధిషదాః ఏ రూపాణి ప్రతిముంచమానా అసూరాస్తంతస్వధయాచరంతి పరాపురో నిపురో ఏ భరం చజ్ఞష్టాంగోకాత్మోగాత్యస్మాత్ అత్రాపితరో మాదయధ్వం యథా భాగమావేషాయధ్వం అమీమదంత పితరో యథా భాగమావేషా ఇషత నమో వః పితరః సుష్మాయ నమో వః పితరస్తపాసే నమో వః పితరో యజ్జీవంతస్మై నమో వః పితరో రసాయ నమో వః పితరో ఘోరాయ మన్యవే అశ్వథాయీ వః పితరో నమః ఏతద్వః పితరో వాసో గృహాన్నః పితరో దత్తా ఉదాయుర్ణాత్ స్వాయుషో పర్జన్యస్య ధామభిః ఉదస్థామృతాం అను ఆధత్త పితరో గర్భం కుమారం పుష్కరస్రజం యదేహ పురుషో సత్ ఊర్జం వహం తీరమృతం ఘృతం పయః కీలాలం పరిశ్రుతం తథాస్త తత్పయతమే పితృన్ ద్వితీయోధ్యాయ సమిధాద్విందోవశ్చతృతయత్వోదయసాదీతిస్మిన్నవ్యాజోదనా సుసామిద్ధాయ శోచిషే ఘృతం తీవ్రంజోహోదనా అగ్నయే జాతవేదసే సంపా సమిద్ధిరంగిరో ఘృతేన వర్ధయామసి విఘచ్చో చాయవిష్ట్యా ఉపత్వాగ్నే హవిష్మాదీర్ఘృతాచీర్యంతో హర్యత యుషస్వ సమిధో మమ భూవద్భువస్వర్జౌరివ భూమ్నా భూమిరివ వరిమ్నా తస్యాస్తే పృథివీ దేవయజని పృష్టేగ్నిమన్నాదమన్నాద్యాయదధే ఆయంగో ప్రశ్నేరగ్రమీదసదన్మాతరం పురః ఇతరం చ ప్రజన్ స్వాహ అంతశ్చరతిరోచనాస్య ప్రాణాదపానతి యక్ష్యం మహిషో దివం శ్రద్ధామవిరాజతి వాక్పతంగాయ ధీయతే ప్రతివస్తోరహద్యుభిః అగ్నిజ్యోతిషంత్వా వాయుమతీం ప్రాణవతీం స్వర్గాగ్రస్వర్గాయోపదధామి భాస్వతీం అగ్నిర్జ్యోతిర్జ్యోతిరగ్నిస్వాహా సూర్యజ్యోతిషంత్వా వాయుమతీం ప్రాణవతీం స్వర్గాగ్రస్వర్గాయోపదధామి భాస్వతీం సూర్యోజ్యోతిర్జ్యోతిస్సూర్యస్వాహా సజోర్దేవేన సవిత్రా సజోరాత్రేంద్రవత్యా విషాణో అగ్నిర్వే సుస్వాహా సజోర్దేవేన సవిత్రా సజోరుషసేంద్రవత్యా విషాణ సూర్యో వేతు స్వాహా ఇహ పుష్టిం పుష్టిపతిర్దధాద్విహ ప్రజాగ్రరమయతు ప్రజాపతిః అగ్నయే గృహపాతయేన ఇమతే పుష్టిపతయే స్వాహా అగ్నయేన్నాదాయాన్నపతయే స్వాహా అనమిత్రం మే అధరాగనమిత్రముదకృధి ఇంద్రానమిత్రం పశ్చాన్మే నమిత్రం పురస్కృధి ఇంద్రః పశ్చాదింద్రః పురస్తాదింద్రో అస్మాం అభిపాతు విశ్వతా ఇంద్రోజిభాగ్నేసతాం మనాగ్నేసిభిషూచీనావ్యస్యతాత్ సమిదసి సమిద్ధో మే అగ్నే దీధి సమేద్ధాతే అగ్నే దీద్యాసం